ఎదుట నీరే ఎదలో నా నీరే ఎదుట నీరే ఎదలో నా నీరే ఎటు చూస్తే అటు నీరే మరుగైనా కావే ఎదుట నీరే అటు నీవే మరుగైనా కావే ఎదుట నీవే ఎదలో నా నీవే స్వప్నం సత్యమైతే విరుత సత్యం స్వప్నమయ్యే దూత ప్రేమ దూత బలముదా ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే